పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 19వ భాగం. గాలిలో వేగానికి, పారదర్శకమైన పదార్థంలో వేగానికి ఉండే తేడా ప్రకారం అక్కడ ఒక కోణం ఏర్పడుతుంది. దీనిని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన సూచిక అంటారు. ఒక్కొక్క పదార్థానికి ఈ కొలత ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ కొలత ఆధారంగానే భూతద్దాలను తయారు చేస్తారు. కళ్ళజోళ్లలో వాడేవి కూడా భూతద్దాలే. వాటికి ఒక నెంబర్ను సూచించటం మనకు తెలుసు. అది ఆ కటకాల వక్రీభవన సూచిక అన్నమాట. కంటిలో సహజంగా ఉన్న భూతద్దం దృశ్యాన్ని రెటీనా మీద సరైన చోటికి పంపకుంటే చూపు సరిగ్గా ఆనటం లేదని లెక్క. కళ్ళజోడులో తగిన రకంగా భూతద్దాలను అమరిస్తే వెలుగు 2 సార్లు వంపు తిరిగి దృశ్యం సరైన చోట సరిగ్గా కనబడుతుంది. లోపం ఉన్నప్పుడు పడవలసిన చోటికి కిరణాలు ముందుగానో కొంచెం వెనకనో పడుతూ ఉంటాయి. కటకాలలో ఉండే రకాలను బట్టి ఈ తేడాలను సవరించవచ్చు. సోడాబుడ్డి కళ్ళజోడు అంటే పుటాకార కటకం అని అర్థం. ఎక్కువ మంది వాడే కళ్ళజోళ్లలో కుంభాకార కటకాలు ఉంటాయి. వెలుగు రకరకాల మార్గాలలో పయనిస్తున్నప్పుడు పరిస్థితిని బట్టి మార్పులకు గురవుతుందని ఈ ప్రశ్న ద్వారా తెలుసుకున్నాం. వేసవిలో రోడ్డు మీద దూరంలో నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి. ఎందుకు? ఎండమావులు అన్న మాట చాలామందికి తెలిసే ఉంటుంది. కనీసం సినిమాలలో దీనిని చూసి ఉంటారు. ఎడారిలో ఒక మనిషి ఆకలి దప్పులతో అలవటిస్తూ పాకుతూ ఉంటాడు. అల్లంత దూరంలో చెట్లతో సహా ఒయాసిస్ కనబడుతుంది. ఎంత దూరం ముందుకు పోయినా ఆ నీళ్లు కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదే పద్ధతిలో వేడి బాగా ఉన్న రోజున రోడ్డు మీద వెళుతుంటే దూరాన రోడ్డు మీద నీళ్లు ఉన్నట్టు, ఆ నీటిలో మేఘాల నీడలు కనబడుతున్నట్టు తోస్తుంది. కానీ ముందుకు వెళ్ళిన కొద్దీ నీళ్లు కదిలినట్టు లేదా మాయమైనట్టు గమనిస్తాం. వేడి కారణంగా ఈ దృశ్యాలను మెదడు ఊహించుకుందని అందరూ అనుకుంటారు. లేని విషయాలను గురించి ఆలోచించే మనుషులను ఎండమావులు వెతుకుతున్నారు అని వర్ణిస్తూ ఉంటారు. కనిపించిన దృశ్యానికి మెదడు మరిన్ని హంగులను జతపరుస్తుందేమో కానీ ఎండమావులనే ఈ లేని నీళ్లను కెమెరాతో ఫోటోలు కూడా తీయవచ్చు. అంటే అవి నిజంగా కనబడతాయని అర్థం. ఎండ దినాన దూరాన ఎండమావులనే నీటి మడుగు కనబడుతుంది. మనం ముందుకు కదిలిన కొద్దీ అది కూడా కదులుతుంది. నీటి గ్లాసులో పెట్టిన చెంచా లేదా పెన్సిల్ వంగినట్టు కనబడుతుందని ముందు ప్రశ్నలో మనం గమనించాం. లేని నీరు కనబడటానికి కూడా సరిగ్గా అక్కడ పనిచేసిన వక్రీభవనం అనే భౌతిక చర్య కారణం. గాలిలో నీటిలో వెలుగు కదిలే వేగంలో తేడా ఉన్నందుకు చెంచా వంగినట్టు కనిపించింది. సరిగ్గా అదే పద్ధతిలో గాలిలోని వేడిమి తేడా కారణంగా లేని నీరు ఉన్నట్టు కనబడుతుంది. ఎండమావులు ఎడారులలో లేదా ఎండ దినాలలో మాత్రమే కనబడతాయని అందరూ అనుకుంటారు. కానీ వాతావరణంలో వేడిమి తేడా ఉన్న పొరలు ఒకదాని పక్కన ఒకటి ఉన్న ప్రతి చోట ఎండమావులు కనబడతాయి. అంటార్కిటికాలోని మంచు పొరల మీద కూడా ఎండమావులు కనబడతాయి. కొన్ని రకాల ఎండమావుల్లో నీరు కాక ఆకాశంలో లేని కోటలు కనబడతాయి.